ఘనస్వస్తిపరస్వస్తి అవిష్టమిమంజోషంత అగ్నా విష్ణోమహిత్వా మహిత్వం వాసో ఘనస్య నామ దమే దమే సప్తరత్నాద్వాచరణ్యా అగ్నా విష్ణోమహిమేహోగ్రస్తాణ్యాతముచ్చరణ్యా స్వాక్తం మిత్రోకర స్వాక్తం మే బ్రహ్మణస్పతి స్వాక్తం సవితాకర ఇంద్రోర్మహులాభిర్నాజరామచ్చేష్టాజన్మఘమోరజన్మోస్తేష్టస్వదేష్టయమ్రాణోజాతో ప్రియమ్రతంయువానమాహుతివృతమ్రతో నమో దీర్ఘమాయ ప్రణోతు మే సంమాసిందు మరుతస్తం పూషాతం బృహస్పతి సమ్మాయమగ్నిశ్చతు ప్రజరాజలేర్ఘమాయ శృణోతు మే అగ్నేణోదారేణపత్రాన్ వర్తజాతాంజాతవేదోరుతస్వాణస్పదేతన్యమోనాగస్తేమీతే శ్యామ ప్రాణ్యాన్ సపత్రాన్ సహరసా సహస్వ ప్రత్యజాతాంజాతవేదోరుతస్వా ఇదం రాష్ట్రం పే బృహిసౌభాగాయ విశ్వాయేన మనోమదంతు దేవా ఇమాయాస్తే శతం హిరాశాంతం ధమనీరుత కాసాంతే సర్వాసా మామశ్వానాభిలమప్యథ పరయ్యోనేరపరంతే కృణోమిమాత్వా ప్రజాభిరోన్మోదసోరు అశ్వాహాంత్వా ప్రజలం కృణోమ్యశ్వాహానంతే అభిధానం కృణోమి అక్షౌ నోరంగాదే అనేకం నౌ సమంజనం అంతఃక్రేణ శ్రమాన్ హృదిమనయన్నో సహాసతి అవిద్వా మనోజాతేన తథానివమవాసత యదా సోమమ కేవలోనాన్యాసాం కీర్తయాశ్చన ఇదం ఘనాన్ వేగజం మాం పశ్చమభిరోదతం పరాయతో నివర్తనమాయత ప్రజనందనం ఏనాయక్రాదీంద్రం దేవేభ్యస్పరి తేనాదివే త్వామహం యథాని సుప్రీయ ప్రతీతి ప్రతీచ్యుతోరయం ప్రతీతి విశ్వాంగేవాచ్చావధావతి అహం వదా వినేత్వం సభాయా మహత్వం వద మమేన హస్తం కేవలోనాన్యాసాంకీర్తయాక్షర ఇయమ్యంతామోషధిమద్వేవ్యానరత్యం సోపర్ణం వయసం బృహందమవాహం గర్భం మృషమోషధీయా అభీమతో దృష్ట్యా తర్పయం సమానో గోష్ఠేరాజాతి వ్రతం వశభోజం నిసర్వేజస్వ్రతమోపతిష్టం తాపాః ఎస్యో వ్రతే పుష్టపతిర్నివిష్టస్తం సరస్వంతమవసే హవామహే ఆ ప్రత్యంచం వాసులేదాశ్వరం సరస్వంతం పుష్టపతిం నరేషా రాయస్కోరం సవస్యం వదానాదిగహోవే మరతరందరీణా అతిథం వాన్యత్య వస్త్రదర్శేనో విచక్షా అవసానదర్శ తరం విశ్వాన్యవరారజాంద్రేంద్రేణ దక్షా శివాజగమ్యాత్ శేనో నిచక్షా దివ్యస్తో వర్ణ సహస్రవాక్షటయో నిర్వరోధా సనో నియక్షాత్మయత్పరాహృతమస్మాకరమస్తు పితృఢస్పథావత్ సోమాహారుద్రాగ్రేహతం విషో దేవమీ వాజానో బాధే సాందోరం నిరే జయతిం పరాజే కృతం జయేన ప్రభో ముక్తమస్మద్ సోమాద్రాయుమేతాన్యస్మద్విశ్వాహతనోభేణజాని దత్తం అవరచరం ముంచదయ్యన్నో అసత్తనోషో భద్రం కృతమేనో అస్మద్ శివాస్తేకాశీవాస్తేకా సర్వా విభర్షదు మనశ్రమాణ తిస్రో వాచో విహీత అంతరస్మిన్ తాదామేకా విపవాతానుఘోషం ఉహారిపరాజేపరాజేకరణ ఇంద్రశ్చ విష్ణో ఇదవృధేతాహస్తం పితరైరేథా జనాష్జగీనాభేదం దూరాత్మన్యముద్రతమేష్యాజానామభేదం అగ్నేరీవాస్ దహతో దామస్ దహత పృథక్ ఏతామేతస్థేష్టమగ్నివీవసమయీవాదేవానామేశ్వరాస్వ్యమాహూతం ప్రజాంధేర్ యాదో బాహుస్వం గురిశ్వశోమాగుసోవరి తస్యై విష్పత్నీ అవిస్తీనీ బాల్యేజోహోతన విష్పత్నీంద్రమలే ప్రతీతీతాభియంతీ దేవీ విష్ణాపత్భ్యం రాతాహవీం విపతిం దేవి రాధతే చోదయస్వ భూం దేవీం సుకృతం నిద్మనాపాతమస్మిన్ యజ్ఞే సుభవాహవీమి సానోహరణిం విశ్వవారం నిగచ్చాద్దాతు వీరం సదదాహార ముఖ్యం భూర్దేవానామదర్శవత్రీహవ్యానోశ్యహమిషోషేత శృణోతో యజ్ఞమోషదీనో అద్య రాజస్కోటం జిగతులేదరాదు రాకామహం సుభవాసుతీహోదే శృణోతో నుభగాబోధతత్మనా సేవ్యత్వస్మోచ్చాక్షిద్యమానయాదరాదువీరం శరదాయ ముఖ్యం యాస్తే రాకేసు మాతర సుమేషోజాభిర్దాసుమేమతోని ఆభిన్నాద్యసుమనా ఉపాగరయసహస్రాకోషం శోభకేరళానా దేవానాం పత్నీరుసరీరమందున ప్రావందునస్తు దేవాజసాతరే జాపార్థివాసోజావామిప్రదేశానో దేవీ శృభవాశర్మ యచ్చంతు ఉదజ్ఞాయంతు దేవపత్నీర్నాన్యాశ్చరీరాట్ ఆరోదీవరుణాయంతో దేవేర్యతుర్జనీనా యదా వృక్షమశ్వాహంత్య ప్రగి దేవామద్యకీతమాక్షైరమద్యాసమ ప్రగి పురాణామతూరాణాం విశామర్జునీనాం స్వమేతో విశ్వతో భగో అంతర్హస్తం కృతం మమ ఏ అగ్నిం పావసం నమో విహప్రసక్తో విచారక్రన్నాః తదైరప్రభరేవాజయ ప్రదక్షిణం మరుతామృద్ధ్యాజయమత్వయాజామృతమస్మాకరమంశముదరే అస్మభ్యమింద్రవరీరసుగంక్రేణ్రోణాం మగవన్మృష్ట్యాజ అరేషంతాపరేఖితమరేషముతమృతం అవిమృతో యథామత దేవామత్నామి కృతం ఉద ప్రహామతి కాలే యో దేవతా మోనధనం రుణద్విదమిత్తం రాజశ్రేయతాభిః గోవేందేవామజిందుదేవామ్యమేనమాకృతం పురుహోద విశ్వే భయం రాజతు ప్రథమాధనాన్యనిష్టాసో వృషదీభిర్జలేమ కృతం మే దక్షిణే హస్తే జయో మే సంజాహీత అక్షాఫలవీం దత్తలాం క్షేరిణీమివ సంస్థాయత బృహస్పతిర్న పరే పాదు పశ్చాత్తరస్మాదాయో ఇంద్ర పురస్థాతమధ్యతో నష్టఘాతయ్యోపరీన శృణోతు సంజ్ఞానం నస్తేభిః సంజ్ఞానమరణేభిః సంజ్ఞానమశ్మినాదివమిహాస్మాతో నియచ్చతం స సంజానామహైమనసాదంతే చిత్తామయుష్మైమనసాదైవ్యేన మాఘోషాపుస్థుర్బహులే విదిర్హతే మేషప్రప్తదిందస్యాహన్యాగరే ప్రత్యోహతామశ్వినా మృత్యుమస్వాదేవానామన్యేషాదీ శంకామతమాజయేతంశయేరం రాణాపానోదే సైతాదిగస్త శరణ్యేవ దరతో వర్ధమానోక్ష్టే గోపాధిపామతిష్ట ఆయుయత్తే అచేతం వరాచైరపానప్రాణపునరాతాదిష్టదాన్నిర్వేదేరుగస్తాత్మని పునరాదేమం ప్రాణోహాదేన్మోహపానోహాయపరాగాభ్యేనం వరేణరామితేణం సంజరదే మహంతో ప్రవేశతం ప్రాణాపానాపనడ్వాజ అయంజరిష్టయర్ధరాదే ప్రాణం సోవామధిపరాయక్ష్మం సువామిదే ఆయం నో విశ్వతోరణ్యద్వయందమస్పరిలోహం తో నాకముత్రమం దేవం దేవత్రాదోమగం మజ్జ్యోతిరుత్రమం విషం సామయమేకాభ్యాం కర్మాణి కుర్వదే ఏతేషిరాజతో యజ్ఞం దేవేషో యక్షం సామైరప్రాక్షం హవిరోజోయి దుర్బలం ఏషమా తస్మాన్మాయిం సేత్వేన పృష్టశ్చ జీవనే యే తే బంధానోవ దివో యేభిర్విశ్వమైరయః తేభిః సంనగాదే హిమావసో విరచిరాదేనృతాత్మృతాపరిసంభృతం తత్కంకపర్మణో విషమిజం వీరుదీనశత్ ఇయమ్ ఏదం మధో జాతా మధుష్టం మధులా మధోహ సా వీరుమర్తమేణోమరీ యతో దష్టయ్యతోధీతం తతస్తే నిర్వరామసి అర్భస్మృతం శిరో మశకశ్చారసం విషం అయ్యో వక్రోం గోముఖాని వక్రాజినా తృణోషి బ్రహ్మణస్పదీలాస్యాదిష్టోమీయమేవాగ్వోపరమస్యేణోతమధ్యత అదం పాపయా భుజాపుచ్చేర్భవిష్యద్భాగం అదంతిర్కా వివేకాదృశ్యమోర్యా సర్వే భర ప్రవాసాకోటమరసం విషం చౌహాభ్యాం ప్రహరదిపుచ్చేన చాస్యేన చాస్యేణే పుచ్చావదతో మే విలిక్షుభేద్యాచమానశ్చరతో జనామన యదాత్మని సంగో మే విరిష్టం సరస్వతీతరాణ సప్తక్షరం దిశవే మరుత్వే పుత్రీవతం రాయి ఉభేదస్ోభే అస్ రాజత ఉభేజే ఉభే అస్ పుష్యత ఇంద్రావరుణసుతపామం సుతం సోమం వివతం మధ్యం ధృతవ్రతౌ దివోరుతోరోమీతరే ప్రతిస్పదనముపజాతు పీతరే ఇంద్రావరుణామధూమత్తమస్ విష్ణస్తోమత్యమృషణాం వామంగరేషిక్రమాసభ్యాస్మరీషే మాదరేథా యో నశ్యపాదశపతశ్యపతో యశ్చ నశ్యపాద వృక్షజేమ విద్యుతా హతామోదనో శుష్యలు ఊర్జం బింభ్రద్వసువరస్సు మేధాఘోరేణ చక్షూషా మిత్రియేణ విహారైమే సుమనాబందమానోరమద్ధం మాదీభీరమద్ ఇమే గృహామజోర్జస్వంత ప్రయస్వంత ఓర్ణాభావేన తిష్టం తస్తేనో జానం తాజత ఏషా మధ్యేతి ప్రవదన్మేషు సౌమనయతో బహు గృహానుమహ్వయామహేతేనో జానం తాజత ఉపహోరాహోరీధనాశ్రకారస్వాదు సంబుధ అక్షుద్యాదృశ్యాస్తగృహావాస్తేత ఉపరహూతాయ అదో అన్నస్ కీలాల ఉపరహూతో దృగేణో న సూనుదాంతస్సుభగాయిరాహవంతోహరాబుదాదృశ్యాక్షుద్ధ్యాస్తగృహామాస్మద్భీతన ఇగైవస్తమానో గాతవిశ్వాణి పుష్యత అయిష్యాభద్రేణూరాం సోభవతామయాదపేతపసాదవ్యామహేతపా ప్రియా శ్రుత్య భూయాస్మాయుష్మంతస్వేదా అగ్నేతపస్తప్యామహరుపదప్యామహేతపా శ్రుతాని షణ్వంతో వయమాయుష్మంతస్వేదా అయమగ్నిస్తత్వద్రవిష్ణోరీవ పత్యేన జనత్వరోహీత నాభా పృథివ్యాం నిహితోదమిత్యుదేణుమాయ్యేతన్యవా పృతనాయుతం సహమానమగ్నిముక్తైర్హామహే పరమాత్తదస్థాన్ సర్షదతి దుర్గామిమద్దేవోతి దురితాన్యగ్ని ఇదైర కృష్ణశనోరీపదన్నీ పదత్ ఆపో మాతస్మాత్సర్వస్మాత్తంభరద ఇదైరకృష్ణశకులీరవామృక్షం నిర్మితే తే ముఖేన అగ్నిర్మాతస్మాదేన శోకార్హవచ్చ ప్రముంచత ప్రతీకేన బలోహిత్వమార్గరోహీత సర్వాన్మక్షపథామధివరీయోయామయాహిత యద్దుష్కృతయ్యక్షమానం యద్వాచేరిమ పాపయాతో ముఖాపా మార్గాపయమజ్మహే శ్రావరదాకులఖిరా బండేన యత్సహాధిమా అపా మార్గద్వయా వయం సర్వం తదపయమజ్మహే యద్యంతరిక్షే దివాసనది వృక్షేషు యదివోలకేషు యదశ్రవం పదవ ఉద్యమానం తద్బ్రాహ్మణం పునరస్మానుపైతో పునర్మైత్రిం నిజం పునరాత్మాద్రవీణం బ్రాహ్మణం చ పునరగ్నిజోధిష్ట్యాస్తామకల్పయందామిహైవ సరస్వతి వ్రతేషోదే దివ్యేషోదే విధామసు జురస్తహవ్యమాహూతం ప్రజాం దే విదరాస్మన ఇదం దే హవ్యం ఘతవత్ సరస్వతీదం పిత్రేణామిరాస్యాయమానేదితాశంతమానితేర్భయమ్యామ శివానశంతమాభవతు మృడికాస్వీ బాధేర్యోమసందృశా షన్నో వాతో వాతు షన్నస్తూర్యా ఆశంభవంతు నశంరాత్రే ప్రతిధీయతాం సముషానాభ్యుచ్చత యత్కించాసో మనసాయచ్చ వాచారిజ్ఞేర్యోహోది హనిషాయదూషా తన్మృత్యునానిర్వేదిస్తం విధానా పురా సత్యాదాహోజింహంతస్య యాదుధానానిర్వేదిరాదురక్షేహస్యఘ్యంతవేదేన సత్యం ఇంద్రేణితా దేవా ఆజ్యమస్యమత్రం దుమాదత్సంపాదియదసౌ జుహోతి అగిరాదిరాజౌ శ్యేనౌ సంపాదినాదివ ఆజ్యం వదన్యతోహరాల్యో రక్కశ్చాభ్యదాయమిహి అవాహంచౌదౌభౌ బాహూమీరక్ష్యాన్యాస్యం అగ్నేర్దేవస్య మన్యునాథేన దేవధిజం అవీరయ్యామిదే బాహో అవీరయ్యాం యాస్యం అగ్నేర్ఘోరస్య మన్యునాథేన దేవధిజం హవి పరిత్వాగ్నేపురాన్ వయం విప్రం సహస్య ధీమహి ఋణద్వన్నం దివే దీవే హంతారం భంగురావత ఉత్తిష్టతావ పశ్యతేంద్రస్య భాగవృత్తిరం శ్రాతం జుహోత నయద్యశ్రాతం మమత్తర శ్రాతం హవిరోష్మిన్ ప్రయాసూరో అధ్వరామిమధ్యం పరిత్వాదతే నిధివిష్టకాయ కులపాయ పతించరంతం శ్రాతం మన్యమోధరణి శ్రాతమగ్నోరుతమేతీర పాద్యం దినశ్చరస్తరగ్నేంద్రవజ్రం పురోగజోషాణ సమిద్ధోజ్ఞరీ సప్తో ధర్మోదస్య దేవామిషేమో వయమ్ హివాహమృతమాదోష్మినామహే సమిద్ధో అగ్నిరశ్మినా తప్తోమాహం ధర్మ ఆగతం దుహ్యం రే నూనం రేషణేగేన బోధస్తామదం నిదా స్వాహాగతృజేషు యజ్ఞో అశ్వినో శమతో దేవపానా ప్రము విశ్వే అమృతాగంధర్వ్రత్యాగేహంతి యదశ్రయాస్మాహూతం ఘతం వయోరం సమాశ్మినా భాగాగతం ర్మం పీమతం రోచనే దివ కర్మో నక్షతుర్ధర్యశ్చరస్మాగోర్దుగ్ధ్యాశ్వినాతనాయా పాతం పయసుస్యా ఉపద్రవ పయదా గోధుమాఘర్మేషుస్యా విరాగమక్షేణ ప్రజాముషతో విరాజతి ఉమర్పయే సుఖాం దేణుమేతాం సుహస్తో గోధుకులదేవేన శ్రేష్టం సమం స పితాషన్నోభేద్ధో ధర్మస్తలోన ప్రవోచృణ్వదేవత్వోరా మత్సమిచ్చంతి మనసాన్యాగన్ దుహామశ్మిభ్యాం వయో అగ్నేరం లావర్ధనాం మహాజయ సౌభాగాయ దుష్టోదమో నామదేశమన్నా యజ్ఞముపాయాహి విద్వాన్ విశ్వాగ్నేభిజో విగత్య శత్రో యతామాభరా భోజనాది అగ్నేరద్ధ మహాజయ సౌభాగాయ తమద్యుమ్నామ్యుత్తమాని సంతో సంజాస్పత్యం సుజమమాశ్వత్రోరతమభిష్టామహాంసి సూర్యవదాద్భగవదే భూజాదాయం భగవంత శ్యామ అధ్యత్రిణమగ్నే విశ్వదానీశుద్ధమూలకమాచరంతి అవగితాం లోయీనీనాం నిష్టామాసేతి శుశ్రువ మునేర్దేవస్య మూలేన సర్వా విద్యామితాహం విద్యామ్యాం ప్రథమాం విద్యామ్యుతమ్యవాదామాక్షేణ్వింతుకాష్ట్రేణాహం వచ్చామీమలం అథో యో మన్యుష్టే పదే సమయామధి పదేన స్వాం వ్రతపదే సమక్తో విశ్వాహా సుమనాదీయా ప్రజావందే ప్రజావతే సూజవాసే రుచందే శుద్ధాపస్సు ప్రమాణే మావస్తేమాఘరం సరీవోరుద్రస్తో పదజ్ఞాసంహీత విశ్వరాన్నే ఉపర్వాదేవేర్దేవేత ఇమం గోష్టమిదం సదో ఘతేనాస్మాన్ సముక్షత ఆశ్రతో అదరదేభ్యో అదత్తరాహోరణాగ్రైవ్యాపతితో వ్యాపోపక్ష్యాజాజరసరం స్నసాకరసా ప్రజాతీతలేమతిష్టది నిరాస్తం సర్వం రాజాన్యం జష్ట ఖగుదిశ్రుత పక్షీ రాజాన్యపతిగాదేశం రక్షేతస్య వేణజమయోక్షేతస్యమైతే జాజాన్యజానం యతో జాజాన్యజాయే కథం భగత్యర్మాహరిగృహే దృఢద్వీమ కలదే గోపాలింద్రవృత్రూరతమరేవూనా బాధ్యే సమనావృఢస్తర జ్యేష్టానోమస్మాధూరే సాంద్రవనాయుదం హమిర్మరోతస్తజ్జోజుష్టన అస్మాకోదీరద యో నో మర్తో మరుతో దుర్హణాయస్థిరస్థిత్రానివతమోదిఘాంసతి దృఢపాశాన్మతే ముంచతాం సతపిష్ఠేన తపదాహంతనాథం సంవత్సరీరా మరుత స్వర్గారుక్షరాస్తగణామానుషాద తే అస్మత్పాశాన్వముంచం తేన దస్త సాంతపనామత్రమాదయిష్టవా పితే ముంచామిరసనామిత్రం విజోజనం ఇహైవత్తమయత్నే అస్మై క్షత్రాణి ధారయన్ బ్రహ్మణాదైవ్యేన ఆత్మభ్యం ద్రవీణేన భద్రం దేవం లోచోహిత్తాం దేవతాహో దేవాకృణ్వన్వాగధేయమాస్తే సంవదం తోమహిత్వా తేనానో యజ్ఞం విషవానేనో సుభగే సువీరం అహమేవాస్తమావాస్యామావాసంతి సుకృతోపదీమే మదీదేవ ఉభయే సాధ్యాశ్చేంద్రజ్యేష్టాశ్రమగచ్చంత సర్వే ఆగంగాత్రీ సంగమ దేవసో నామోర్జం పుష్టం వస్వాషయంతి అమావాస్యాహమిడా విదేవోర్జం దుహాపదేశాన ఆగన్ అమావాస్తేతాన్యో విశ్వాణి పరిమోర్జగా ఎత్కామాస్తేమస్తన్నోస్తుమయోరీనా పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాదుమధ్య పౌర్ణమాదీయ తస్యాందేవై సంవదం నోమహిత్వా నాగస్ పృష్టే సమిషామాదేవ విషభం వాయుం వయం పౌర్ణమాదయ్యామహే సమాదాక్షీణాన్వయమనోపదస్పతి ప్రజాపతేరత్మేతాన్యో విశ్వాణి పరిభోజానాస్తేమస్తన్నోస్తు వయం శ్యామతీనా పౌర్ణమాసే ప్రథమాయజ్ఞాతీరంభాత్రీణావతిసర్వరేషు ఏ త్వాయజ్ఞేర్యజ్ఞేనర్ధయమీతేనామే సుకృత ప్రవిష్టా పూర్వాపరం చతో మాయలేతోపరీజాన్నవం విశ్వాన్యో భువనా విచష్టతోన్నో విదగ్రాయతే నమ నవో నవో భవతి జాయమానోన్నాషదామేష్యగ్రం భాగం దేవేభ్యో విదగ్రాయం ప్రచంద్రమస్థిరతే దీర్ఘమానో సోమస్యాం సోయుధాం ప్రతేనో నో నామవాసి అనూనం దర్శమాగతి ప్రజయాచర్ధనేన దర్శోది దర్శతోమగ్రోజితమంత సమగ్రస్తమంతో భూయాసం గోవిరే ప్రజయా పశుభిర్గృహేర్ధనేన యోస్మాన్వేకిలం వయం నిష్మస్తం ప్రాణేనాభ్యాయస్వ వయం వ్యాధిమే ప్రజయా పశుభిర్గృహేర్ధనేన యందేవాంశుమాప్యాజయంతిలమక్షీతమక్షీత భక్షయంతి తేనాస్మానింద్రోపరో నో బృహస్పతిరాప్యాయంతు భువనస్య రోమా అభ్యర్జనదృష్టలింగవ్యమాజిమస్మాను భద్రాద్రవీణాని దత్త ఇమయ్యజ్ఞం నేవతానో ఘతస్య రామదోమస్వమంతాయ్యగ్రే అగ్నిం గృహ్ణామి సహ క్షత్రేణ వచ్చావలేన మయి ప్రజాం మయ్యాయుర్దామి స్వాహమయ్యగ్నిం ఇహైవాగ్నే అధీధారణం మాత్రాని క్రం పూర్వచిత్రాని కారిణా క్షత్రేణాగ్నే సునమస్తుభ్యుపసత్తాం అన్వగ్నిరుడదామగ్రమక్షదం మహాని ప్రథమో జాతవేదా అనుసూర్య ఉషదో అనురశ్మేనుద్యావా పృథివీ ఆదివేద ప్రత్యగ్నిరుడదామగ్రమక్షత్రత్యాని ప్రథమో జాతవేదా ప్రతిగోర్యస్య పురుగా చ రశ్మేన్మద్యావా పృథివీ ఆదతాన ఘతం దే అగ్నే దివ్యే రథస్థే ఘతే రత్నా మనోరజ్యాసమిందే ఘతం దే దేవేర్నత్యావహం ఘతం లభ్యం దుఃఖతాం ధావో అగ్నే అప్సుదే రాజం వరుణ గృహోధీరణ్యజో విష సోమం సమింద్రమే బ్రహ్మాణాం దేవహేతం దేవానాహతో దేవదేవాం తాం ప్రేదహస్తే యక్షివాం సప్తమివాం సోమదోహం యస్మై దత్తవతమవతోహి సుగావో దేవాస్తదనాకర్మజాః రక్మసమరే మాజుషాణాః భరమాణా భరమాణా స్వావతో నిమతం ధర్మం దివమారోహతాను యజ్ఞ రక్ష్యం గచ్చ యజ్ఞపాదిం గచ్చ స్వాయ్యోరిం గచ్చ స్వాహా ఏషదే యజ్ఞోయజ్ఞపదే దహతోగ్రవాక సువీర్య స్వాహోదేభ్యోషూదేభ్యో దేవాతుమితో గాతుం విద్వా గాతుమీత మహాసస్పద ఇమన్నో దేవేషు యజ్ఞ స్వాహాది స్వాహ్యాం స్వాహాంతరిక్షే స్వాహవాదే ధాం స్వాహా సంబరి రక్తం హవిషాఘతేంద్రేణ వృద్ధి ఛందేమైర్విశ్వరేరక్తమిందం గచ్చతు హవి స్వాహ పరిస్త్రిణీ మైర్హిమాజామిమోషదరణ్యరంకాయమానస్ లోకే పర్యావర్తే దుష్ప్యాత్మ్యానభూత్యా బ్రహ్మాహమంతరం గణ్యేవ్రముఖాస్తుస్వప్నేనస్నామిన ప్రాతరాధిగమ్యతే సర్వం తదస్తు మే శివం నహి తద్దృశ్యతే నమస్కృత్యవాంతరిక్షాయ మృత్యవే ూర్తి కామక్కో దేవేషు మనుదేఘమాయో కృష్ణిం ధేనుం వరుణేణ దత్తామగర్వేషుభాక్షం జోషాణో నేధాపంపయాది అవక్రామం పౌరుణేణానో దైవ్యం వచాః ప్రణీతేభ్యావర్తస్తేభిస్తేజ్ఞముపారిమతరణేదాతవేద తతస్వాహిత్వన్న ప్రజేతశ్రుభేషిభ్యోమత్తమస్తున అవదివస్తారయంతి భక్తలోర్యశ్రమయా ఆవస్తముద్విరాధారాస్తే శల్యమాశ్రదన్ యోనస్తాయక్షిలోన ఆవిశ్వో విద్వానో అగ్నేతరణేదీతాన్మయ్యేవాస్తు భూన్వో అపత్యం యోన సుప్తాగ్రతో వాతో వాజరతో జాతవేద నైష్వానరేణ దైజాస్తాన్ ప్రతీతో నిర్దహ జాతవేద ఇదముగ్రాజ భ్రవేణ భోజో అక్షేషో తనో మహి ఘృణేన కలిం దిక్షామితనో మృడాదీదృశే ఘృతమత్సరాభ్యో మహత్తమగ్నే పాంశూ నక్షేభ్యశ్రిక అపశ్చాగం భవ్యదారింద్రుషాణాపదం తిరేవా ఉభయాహవ్యా అప్సరసమాదం వదంతి హిర్ధానమంతరాభోరియ తానే హస్తౌ సంప్రేదంతో హృదయం రంధరంతో ఆదిలవం ప్రతిదీంద్రే గృదేనాస్మాన్ అవిక్ష వృక్షమేవాసన్యాజిలో అస్మాన్ ప్రతిదీవ్యతి యోనోద్యువేదన విదంధకారజో అక్షాణం శేషణం సర్వో దేవో హిరంజూషాణో గంధర్వేభిస్తమానం మదేవ సంవాదమైతేవో నామధేయ ముగ్రం పశ్యామృతాభ్యో హవిషా విదేమ స్యామపతయోరణీయా దేవాన్యన్నాధితో హృదయ బ్రహ్మచర్యోధిమా అక్షాన్యత్వ్రో నానభేదేనో మృతం నీ ఇంద్రస్య దాహృదే హతో వృత్రాణ్య ప్రతి ఉదాహిత్రమాగ్రదేవస్తర్భువనాశ్వా ప్రచర్షణి వృషణావ్రేవాహూ అగ్నిమింద్రం వృత్రహణాహుదేన ఉపత్వాదేవాగ్రవేచ్చమేన బృహస్పతి ఇంద్రదేర్ఘన్మహావేశమానవశృంగారే ఇంద్రస్య పక్షిరాజితో మధాన ఆత్మాదేవానామానుషాణ ఇహ ప్రజాస్త ఆసుజా అన్యత్రేకతాస్తే రమంతా శుంభేవాహివ్రతే పాపస్తానోంచంతో పాదపత్యాదో వరుణ్యా అధో యమస్తాశ్వస్మాద్దేవ్యాద్ దృష్టికే దృష్టవందనముదర్వోంఛిందిష్టికే దృష్టాది దృష్టిషాదక్షే పరీవృక్తృషేవ ఆదేదేవక్షణాభ్యాదేహృతే ఆదే ముఖస్ శంకాదే ప్రేతోయ్యా ప్రాణుభ్యా ప్రోమస్తర అగ్నిరక్షరేహంతుభోహంతురీ ప్రపదేత ప్రావిలక్షిణశ్చేత ప్రాముద పద అయస్మయేనాంకేన సహజామసి లక్ష్మే పాదయాదోరదృష్టాభిషస్కందవందనేవ వృక్షం అన్యత్రాస్మత్సామితస్తామితో ధాహిరణ్యహస్తోపదోదరాహణ ఏకాశతం లక్ష్యో మధ్యస్య సాకం తన్వా జనుషోధీజాతాః తాసాం పాపిష్టాదిహిత ప్రేమ శివ అస్మభ్యం జాతవేదో నియచ్చ ఏతాఖిలేష్ఠేతాదివంతా పుణ్యా లక్ష్మేయా పాపీస్తానీరసం నమోరాయచరణాయోదనాయధిష్ణవే నమ శీతాయ పూర్వకామగత్వానే యోన్యేద్యోభయద్యులభ్యే దేవం మండోగమభ్యే త్వవ్రత ఆమంద్రేంద్రహరిహృదయామయోరోమే మాత్వాజిన్న పాదినో నిధర్మే మతాక్కే మర్మాణి దేవర్మణాచ్ఛాదనామి సోమస్తానామృతేనానోమస్తా ఉరోర్వరీరో వరుణస్తే కృణోతు జయం దంతాను దేవామదంతు ఇది సప్తమం కాండం సమాప్తం.